బాణల్లో నీనే భూమియల్లో నీనే బాణల్లో నీనే భూమియల్లో నీనే ఎల్లెల్లో నీనే నన్నల్లో నీనే బాణల్లో నీనే భూమియల్లో నీనే ముగియల్లో నీనే మనగల్లో నీనే ముగియల్లో నీనే మనగల్లో నీనే ఎల్లెల్లో నీనే నన్నల్లో నీనే బాణల్లో నీనే భూమియల్లో నీనే భూమియల్లో నీ